కాకలో పసిపాపవై కవళించినవో బాలయేసా. అసుల కాకలో పసిపాపవై కవళించినవో బాలయేసా. ఈ పూజలోన పావనమైన హృదయాలలో వసింపరావా, మా హృదయాలలో వసింపరావా. అసుల పాకలో పసిపాపవై ప్రభునకు మహిమయును ధరలో నరులకు శాంతి అనుచు. పాడిరి దూతలు చోల పాట కాంతిని మాలో నింపుమయా. జ్ఞానులకు దారి చూపెను ఒక తారక. నిన్ను గణాశించెడు మాకు కాంతి నీల దయ చేయుమయా. కాపరులకు నీ జననం ఎలుపగ దూతను పంపితివి. నీ జ్ఞానము మా కొసగుటకై నీ ప్రవక్తల భువి కంపుమయా. పాకలో పసిపాపవై అవళించినవో బాలయేసా. అసుల పాకలో పసిపాపవై అవళించినవో బాలయేసా. ఈ పూజలోన పావనమైన హృదయాలలో వసింపరావా, మా హృదయాలలో వసింపరావా.